అరే ఏం పోతాడు ఆ రోజు చూడబట్టేరో కాలేజ్ పూరి తూపులతో గాలమేశారో కుంపులతో చంపబట్టేరో కాలేజ్ పూరి చూడకుండా ఉండలేను రో అమ్మాయి హైట్ చూస్తే 5.5 అడుగులుంది అమ్మాయి ప్యాంట్ చూస్తే 10 అంగుళాలు తక్కువ ఉంది అదోల చూడబట్టేరో కాలేజ్ పూరి తూపులతో గాలమేశారో కుంపులతో చంపబట్టేరో కాలేజ్ పూరి చూడకుండా ఉండలేను రో చూడబట్టేరో కాలేజ్ పూరి తూపులతో గాలమేశారో కుంపులతో చంపబట్టేరో కాలేజ్ పూరి చూడకుండా ఉండలేను రో చూడకుండా ఉండలేను రో.